సనన్ జారి జారి జారి జారి పవన్ సన్ సననన సన్ సననన జారి జారి జారి జారి పవన్ మేరే జైసా ఢూండ్ కేలా మేరా సజన్ సన్ సననన సన్ సననన జారి జారి జారి జారి పవన్ ఎసా కహీ జారి జారి జారి జారి పవన్ జారి జారి జారి జారి పవన్.